హృదయమందు నివసించుచున్న యేసయ్యా, నా అంతరాత్మను పాలించుచున్న మెస్సయ్యా, నా హృదయమందు నివసించుచున్న యేసయ్యా, నా అంతరాత్మను పాలించుచున్న మెస్సయ్యా, నా ప్రతిభానిదే, నా ప్రగతి నీదే, నా ప్రశంసై నీదే, నా ప్రస్తుతి నీదే. ఆరాధనానికి ఆరాధన, ఆరాధనానికి ఆరాధన, ఆరాధనానికి ఆరాధన, ఆరాధనానికి ఆరాధన. నా హృదయమందు నివసించుచున్న యేసయ్యా, నా అంతరాత్మను పాలించుచున్న మెస్సయ్యా. దినమునకు ఏడు మార్లు దావీదు నిన్ను స్తుతించెను. అటువంటి మనసును నాకివ్వుము, అటువంటి మనసును నాకివ్వుము, అనుదినము ఆనందమందించుము, ఆశ్చర్యక్రియలు జరిగించుము, ఆరాధన వీరుని గణను మార్చుము. ఆరాధనానికి ఆరాధన, ఆరాధనానికి ఆరాధన, ఆరాధనానికి ఆరాధన, ఆరాధనానికి ఆరాధన. నా హృదయమందు నివసించుచున్న యేసయ్యా, నా అంతరాత్మను పాలించుచున్న మెస్సయ్యా. దినమునకు మూడు మార్లు దానియేలు నిన్ను ప్రార్థించెను. అటువంటి కృపను నాకివ్వుము, అటువంటి కృపను నాకివ్వుము, ఆత్మీయ మర్మములు నేర్పించుము, ధైర్యమును నాలోన స్థాపించుము, నీ సాక్షిగా నన్ను నడిపించు. ఆరాధనా నీకే ఆరాధనా, ఆరాధనా నీకే ఆరాధనా, ఆరాధనా నీకే ఆరాధనా, ఆరాధనా నీకే ఆరాధనా. నా హృదయమందు నివసించుచున్న యేసయ్యా, నా అంతరాత్మను పాలించుచున్న మెస్సయ్యా, నా హృదయమందు నివసించుచున్న యేసయ్యా, నా అంతరాత్మను పాలించుచున్న మెస్సయ్యా. నా ప్రతిభ నీదే, నా ప్రగతి నీదే, నా ప్రశంసయు నీదే, నా ప్రస్తుతి నీదే. ఆరా